మమ్మకు నీవగలెక్కడివి, పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది. బొమ్మకు పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది. కొమ్మకు నీ సొగసెక్కడిది. పూల కొమ్మకు నీ సొగసెక్కడిది.